Book 2 22 22 محادثة قصيرة رقم 3 చిన్న సంభాషణ 3 هل تدخن؟ మీరు పొగ త్రాగుతారా؟ سابقا نعم అవును ఒకప్పుడు త్రాగేవాడిని. لكن الان لا ادخن قطعيا. కాని ఇప్పుడు అస్సలు తాగడం లేదు. ايزعجك ان انا دخنت؟ నేను పొగ తాగితే మీకేమైనా ఇబ్బందా? لا على الاطلاق. లేదు అస్సలు లేదు. هذا لا يزعجني. అది నాకు ఇబ్బంది కలిగించదు. هل تشرب شيئا؟ మీరు ఏమైనా త్రాగుతారా? واحد كونياك. ఒక బ్రాండీ. لا الافضل بيرة. వద్దు వీలైతే ఒక బీర్. اتسافر حضرتك كثيرا؟ మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా? نعم وغالبا ما تكون رحلة عمل. అవును ఎక్కువగా వ్యాపార నిమిత్తం. ولكننا نمضي الان اجازة هنا. కానీ ఇప్పుడు మేము సెలవుల్లో ఉన్నాము. ما هذا الحر؟ ఎంత వేడిగా ఉంది. نعم اليوم حار جدا فعلا. అవును ఈ రోజు చాలా వేడిగా ఉంది. لنذهب الى الشرفه. పదండి వసారాలోకి వెళ్దాము. غدا ستكون هنا حفله. రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది. هل تاتون ايضا؟ మీరు కూడా వస్తున్నారా? نعم نحن ايضا مدعوون. అవును మిమ్మల్ని కూడా ఆహ్వానించారు.